59 సంతోషము. సంసారంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా అదంతా దైవసంకల్పమని నిశ్చయం చేసుకొని మనస్సులో దుఃఖం లేకుండా మంచి వచ్చినా చెడు వచ్చినా ఒకే రకంగా ఉండగలగడమే సంతోషం. దీన్ని సాధిస్తే దీన్ని మించిన ఆనందం ఉండదు. మోక్షానికి ఇదే దగ్గర దారి. ఈ సంతోషం వల్ల చిత్తానికి విశ్రాంతి లభిస్తుంది. వాళ్లకి అఖండ భూమండాలాధిపత్యం కూడా గడ్డిపరకలాగా కనిపిస్తుంది. ఈ సంతోషమనే అమృతాన్ని అందుకున్నవాడికి భోగాలు విశాలగా ఉంటాయి. దొరకనివాటి మీద కోరిక ఉండదు, దొరికినవాటి వల్ల పొంగు ఉండదు. సంతోషానికి ముఖ్య శత్రువు తృష్ణ అంటే అత్యాశ. అందువల్ల పౌరుషేణ ప్రయత్నేన తృష్ణాం సర్వత్ర వర్జయేత్ వ్యా ప్రడోట్సా 15:14. కనుక పురుష ప్రయత్నంతో ఏ విషయంలోనూ కూడా తృష్ణను ఉండనీయరాదు. సంతోషం వల్ల మనస్సుకి ఒక పుష్టి కలుగుతుంది. ఆ పుష్టి కలిగిన తరువాత భృత్యులంతా రాజు వెంట తిరిగినట్టుగా సంపదలన్నీ వాడి చుట్టూ తిరుగుతాయి. సంతోషానికి శత్రువు లోభమని చెప్పుకున్నా, ఇక సంతోషానికి ముఖ్యమిత్రుడు సమత్వం. హృదయంలో సమతాభావం స్థిరపడితే వాడి ముఖంలో ఒక కళ వస్తుంది. వాణ్ణి చూసేటప్పటికే ఎదుటివాడికి సంతోషం కలుగుతుంది. సమతయ మతయ గుణశాలిన పురుషరాడిహాయ సమలంకృత తమమలం ప్రణమంతి నభశ్చరాహ అపి మహామునయో రఘునందన ముడోట్వ్యవ్ ప్రడోట్సా 15:20. ఓ రఘునందన, గుణవంతులందరికీ కూడా సమతాభావం సమ్మతమై ఉంటుంది. మానవులకు సమతాభావమే నిజమైన అలంకారం. ఈ అలంకారాన్ని ధరించిన వాణ్ణి చూస్తే దేవతలు మహామునులు కూడా గౌరవంతో నమస్కరిస్తారు. ఆయసర్ 76. రామ, ఇక సంసారాన్ని తరించటానికి సాధు సంగమమే విశేష సహకారి. సజ్జన సాంగత్యమే ఒక చెట్టు అనుకుంటే దాని పుష్పం వివేకం. ఈ పుష్పాన్ని రాలిపోకుండా కాపాడుకుంటే మోక్షమనే పండు దక్కుతుంది. సజ్జన సాంగత్యం ఉంటే అది అడవైనా ఊరుకిందే లెక్క. ఎందుకంటే సజ్జనులు ఉంటే బంధువులు ఉన్నట్టే కదా. సజ్జనులు పక్కన ఉంటే ఆపదలు కూడా సంపదల్లాంటివే అవుతాయి. ఎందుకంటే వారు వాడికి అటువంటి వివేకాన్ని కలిగిస్తారు. వివేక పరమో దీపో జాయతే సాధుసంగమాత్ 16:6. అంతకుముందే వివేకం ఉన్నవాడికి సత్సాంగత్యం ఆ వివేకాన్ని పెంచుతుంది. అందువల్ల దరిద్రేణేవ మణేహ ప్రేక్షణీయ హి సాధవః 16:12. సంపదలు కావాలనుకునేవాళ్లు మణుల కోసం వెతుకుతున్నట్టుగా వివేకం కావాలనుకునేవారు వాడు సాధుపురుషుల కోసం వెతుక్కోవాలి. వశిష్ఠ మహర్షి ఈ విధంగా 4 ద్వారపాలకులనే పేరుతో 4 మోక్షోపాయాలను వర్ణించి చివరికి మరోసారి ఇలా అన్నాడు. సంతోషః పరమో లాభః సత్సంగః పరమా గత్యః విచారః పరమం జ్ఞానం సమోహి పరమం సుఖం. చత్వారా ఏతే విమలా ఉపాయా భవభేదనే 16:19-20. మనిషి పొందగల లాభాలన్నిటిలోకి సంతోషమే గొప్ప లాభం. మనిషికి ఉన్న మార్గాలన్నిటిలోకి సత్సంగమే గొప్ప మార్గం. మనిషి పొందగల జ్ఞానాలన్నిటిలోకి ఆత్మవిచారమే గొప్ప జ్ఞానం. మనిషి పొందగల సుఖాలన్నిటిలోకి సమమే అనగా శాంతత్వమే గొప్ప సుఖం. సంసారాన్ని నశింపచేయటానికి ఇవి 4 మంచి ఉపాయాలు. రామ, ఈ 4 ఒక విశేషం ఉంది. ఏమిటంటే లోకంలో సామాన్యంగా ఒక కారణము, దానివల్ల పుట్టే కార్యాలు ఉంటాయి. ఈ 4 మాత్రం ప్రతి ఒక్కటి కూడా తక్కిన 3 కారణం కాగలదు. అది చిత్రం ఏకోప్యేకోపి సర్వేషాం ఏషాం ప్రభవభూరిహ ప్రడోట్స.16:22. అంటే వీటిలో సంతోషాన్ని బాగా పట్టుకుంటే అది సత్సాంగత్యాన్ని ఆత్మవిచారాన్ని శాంతిని కలిగించగలదు. కొందరికి సంతోషం అంత సులభం కాదు. వారు సత్సాంగత్యాన్ని బాగా పట్టుకుంటే అదే సంతోషాన్ని ఆత్మవిచారాన్ని శాంతిని ఇవ్వగలదు. కొందరికి ఆత్మవిచారమే సులభం. అలాంటివారు దాన్ని బాగా సాధిస్తే వారికి అదే సంతోష, సత్సంగ, సమాలను కలిగించగలదు. కొందరికి పై మూడు చేతకావు. వారు పరిపూర్ణంగా శాంతంగా ఉంటే చాలు. ఆ సమమే వారికి సంతోషాన్ని, సత్సాంగత్యాన్ని, ఆత్మవిచారణను అందించగలదు. కాబట్టి రామ, గట్టి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి, మనస్సును జయించి, నేను చెప్పిన నాలుగు ఉపాయాల్లో ఏ ఒక్కదాన్నైనా సరే గట్టిగా ఆశ్రయించు. అలా ఒక్క గుణాన్నైనా నువ్వు సాధించలేకపోతే, దేవుడివైనా ఒకటే, యక్షుడవైనా ఒకటే, మనిషివైనా ఒకటే, చెట్టువైనా ఒకటే. ఇక్కడ వశిష్ఠుడు మోక్షోపాయాల సాధనాల విషయంలో దేవతలైనా ఒక్కటే, చెట్టైనా ఒక్కటే అని